98 హ్రీంకార చింత్య సం ఛా హ్రీంకార చింత్య అస్య బీజస్య పంచ ప్రణవాంతర్గతత్వేన ఓంకార భేదే బ్రహ్మ ప్రతీకత్వావి శేషాత్ ప్రణవే యథా పరాపర బ్రహ్మోపాసన హేతువదస్మిన్ ప్రతీకే తద్భవతితి వికల్పః యదా భక్త్యః పార్థక్యేన మంత్ర విశేషేషు భవతీతి యోగ వేదమార్గ రహస్యం నవాదజల్పాద్యవకాశః హ్రీంకారే అభయవిధ బ్రహ్మస్వరూపతను చింతి తుం యోగ్య ధ్యానస్య సాక్షాత్కారం ప్రతి ఆరాధుపరకత్వేన ధ్యాతవ్యేత్యర్థ ఓం హ్రీంకార చింత్యాయే నమః ఆం వి ఈ హ్రీం బీజము పంచ ప్రణవములలో ఒకటి ఓంకార భేదములో ఒకటి ఎగుట వలన ఈ బీజం కూడా బ్రహ్మ ప్రతీక ఎగుటలో భేదములేదు. ప్రణనమునందు పరా పరబ్రహ్మోపాసన హేతుత్వ నిర్గుణస్గుణ బ్రహ్మోపాసన కారణత్వ మున్నటులా హ్రీం బీజమునందు సైతము పరాపర బ్రహ్మోపాసన హేతుత్వమున్నదని వికల్పము. మంత్రవిశేషములేయందు భక్తి వేయువేయుగా నుండుననియోగ వేదమార్గ రహస్యమును తర్కించుటకు అపలాపము చేయుటకు నవకాశములేదు. హ్రీంకారము అభయవిధ పరాపర రూపమైన బ్రహ్మస్వరూపముగా ధ్యానించదగనది. మంత్రదేవత శంకర 12-24 వరకు 185-186 శంకర రగ్రంథ రత్నావళి సాక్షాత్కారమునకు ధ్యానము దగ్గరి ఉపాయ మగుట వలన పరమేశ్వరి ధ్యాతప్యయని భావము.